ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మాటల రాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మాటల రాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు. భ్రమలెన్నో కలిగిస్తావు, మమ్ము తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు, లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు, మమ్ము తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు, అంతా మా సొంతమని అనిపిస్తావు, అంతలోని మూడు నాళ్ల ముచ్చటగా చేసేస్తావు. స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మాటల రాతలు రాస్తున్నావు, చిత్తమైన గారడి చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు. పెరుగుతుంది వయసని అనుకుంటాము, కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము, పెరుగుతుంది వయసని అనుకుంటాము, కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము, కళ్ళు తెరిచి నిజమేదో తెలిసేలోగా, మా కళ్ళ ముందు మాయ తెరలు చేస్తావు. స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఎక్కడో దూరాన కూర్చున్నావు. స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు.